నరసింహ లక్ష్మీ నృసింహ వరాహ నరహరి జ్వాలా నరహరి ఆపద్బాంధవ అనాథ రక్షక ప్రహ్లాద వరద పావన మూర్తి అనంత గుణకణ గంభీరాయ సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలామానుష మహిమ స్వరూప మహామహిమా అనాథనాథ సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర అహోబిలేశ శ్రీమధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప వత్సల భాగ్యశీతల నిత్య నిర్మల సింహాచలేశ పురాణ పురుష పుణ్యస్వరూప నీలాత్రివాస నిత్య నిర్మల కృతయుగ వరద దుష్ట సంహార శిష్ట పోషక శ్రిత జన పోష కష్ట నివారణ శిష్ట పాలక వజ్ర నఖధర తీక్షణ దంష్ట్ర వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ జ్వాలా నృసింహ వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కి ధర భీకరవేశ పరిపాలక, దారిద్ర్యనాశ ధర్మ సంస్థాపక, దశవిధ రూప అసుర మర్దన ఆశ్రిత పాలన కరుణా సాగర కారుణ్యమూర్తి లక్ష్మీ వల్లభ లక్షణమూర్తి లావణ్య రామ పాప వినాశ శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత లక్ష్మీనాయక అహో విలేశ చక్రధర శాంగ గదాధర విరోధి మర్దన విరాక్ష రూప గరుడ వాహన గజరాజ రక్షక ప్రహ్లాద సేవిత ఏక స్వరూప పరమ దయానిధి ప్రత్యక్ష దేవా బ్రహ్మాండ రూప భాగవత ప్రియ రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ స్వయం ప్రకాశ నిత్య శుభప్రద నిఖిల లోకేశ స్తంభజాయ ఉగ్రలోచన అద్భుత రూప త్రివిక్రమాయ త్రిలోక భీకర చండకోపినే త్మనే సర్వేశ్వరాయ ప్రహ్లాద పాలక విశ్వంభరాయ విశ్వరూప విశ్వాధినేత విశ్వనేత Thank you. ஜோதிஷே சுரேஸ்வராய அசுர விநாசக சஹஸ்ரபாஹோ ருத்ராவதார மகோக்ரரூப கோர நிருசிம்ஹ பாவகோச்சர ஜசே தைத்ய பயங்கர பத்ராய தேவா சர்வசாட்சினே சஹஸ்ரரூபா ஆகமசோபித கேசவாய அம்புதாய கோபாலாய வைகுண்டபதயே தராபதயே தேவ பூஜித சக்ரதராய நிர்விகல்பாய நிஷ்கலங்காய ஜனார்தனாய ஹயக்ரீவாய பத்மநாபா வரப்பிரதாய தீனபந்தவே அபயப்பிரதாய ஜெகத்யாபினே பராத்பராய கோதண்ட விக்ரம பரப்ரம்ஹணே ஜகதீஸ்வர சரண்யாய சுரவந்தியாய பல பராக்கிரம குண விபூஷண அபயதாய தீனவத்சன லோகாராத்ய லோகபால முனிஜனலோல இஷ்டப்பிரதாய Thank you. ఈశ్వరాయ యోగ నిధయే యోగ నృసింహ ఋషివంద్యాయ ఆదిభూతాయ వాసుదేవాయ ఉజ్వలాయ ఉగ్రరూపాయ ఋషికేశాయ నారాయణాయ అనంత రూప శాంతిదాయ పృథివీపతయే అవ్యక్తాయ తమోహరాయ మహామౌని విశ్వరూప పుండరీకాక్ష వేదోద్ధార వేద నిధయే జపప్రియాయ వేదవేద్యా శరణ్యాయ సర్వదాయక సూర్యలోచన జగద్గురవే పార్థసారథి పావనమూర్తి పరాత్పరాయ తులసీభూషణ జితమిత్రాయ రామభద్రాయ త్మనే శ్యామాంగాయ ఆదిపురుష శ్రీపురుషోత్తమ పరమ పురుష అసురభంజక శాశ్వతాయ లక్ష్మీ వల్లభ గోవింద.